62 బోయవాడి భవిష్యత్ కథ. అగ్నిదేవుడు విపశ్చిద్ రాజా తన గురువుగారైన ఆ ముని అంత నిశ్చయంగా ఆ మాటలు చెప్పేసరికి ఆ బోయవాడు కాదనలేకపోయాడు. కాని ఇంత స్పష్టంగా కనిపించే ఈ ప్రపంచం అసలే లేదు పొమ్మనడాన్ని కూడా జీర్ణించుకోలేకపోయాడు. చాలా ఆలోచించాడు. పరబ్రహ్మకు అనగా శుద్ధ చైతన్యానికి అవిద్య అనే ఒక శక్తి ఉందని, ఆ శక్తిచేత ఈ ప్రపంచం సృష్టింపబడిందని, అందుచేత ఈ ప్రపంచం సత్యమనడమే సముచితమని అతను ఆలోచించసాగాడు. అయితే ఈ ప్రపంచం ఎక్కడి దాకా ఉంది, దీనిని దాటిపోతే ఏముంది అనే ప్రశ్నలు అతని గొంతులో వెలక్కాయలలాగా పడ్డాయి. ఆయసర్ 118. ఈ విషయాలను తర్కంతో గాక తను స్వయంగా వెళ్లి చూసుకోవడం మంచిదనిపించింది. కనుక గొప్ప తపస్సు చేసి ఆ తపోబలం వల్ల తస్మాదాకాశమప్యస్తి యత్ర నో తత్ర యామ్యహం నీ డొట్ ఉరుత్స 155 7. ఆ ఎక్కడైతే ఆకాశం కూడా ఉండదో అక్కడికి స్వయంగా వెళ్లి చూస్తాను అని అతను నిశ్చయించుకున్నాడు. పట్టుదలతోనే అతను తపస్సు ప్రారంభించాడు. దానికోసం కొత్త కొత్త తాపసులతో స్నేహాలు చేశాడు. తన తపోబలంతో తన ఆయుష్యం పెంచుకొని వేలకు వేలు సంవత్సరాలు తపస్సు కొనసాగించాడు. దానికోసం అనేక తపోవనాలు తిరిగాడు. ఆ తిరగటంలో ఒకసారి తన పాత గురువుగారి దగ్గరికే వచ్చాడు. ఆయనను చూసేసరికి ఒక్కసారి కడుపు దేవినట్టై, స్వామీ, మీరు పరమ ప్రశాంతంగా ఉన్నారు, ఇలాంటి ప్రశాంతత నాకు ఎప్పుడు లభిస్తుందో గదా అన్నాడు. దానికి ఆ గురువు జాలిపడి ఇలా చెప్పాడు, నేను చెప్పాల్సినదంతా ఇదివరకే చెప్పాను, కాని నీకు సదభ్యాసం లేనందువల్ల అది నీ హృదయానికి పట్టలేదు. అది చాలక అవిద్య యొక్క పరిమాణం ఎంతో తెలుసుకుందామని తపస్సు మొదలు పెట్టావు. వేల సంవత్సరాలు తపస్సు చేశావు, ఇది చాలదు, కాని నీ పట్టుదల గొప్పది, ఈ తపస్సును ఇలాగే కొనసాగిస్తావు. అయితే నన్ను అడిగావు గనుక నీమీద ప్రేమతో నీకేం జరగబోతోందో యోగ దృష్టితో చూసి ముందే చెప్పేస్తాను. నీ భవిష్యత్తును వినడం వలన నీలో సత్వగుణం పెరుగుతుందనే ఆశతో ఈ పని చేస్తున్నాను. నీకు జరగబోయే భవిష్యత్ చరిత్రను జాగ్రత్తగా విను బోయవాడా. నీ మొండి పట్టుదలతో నీ తపస్సును ఇలా 100 యుగాలు కొనసాగిస్తావు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు మీ ఇద్దరికీ ఇలా సంభాషణ జరుగుతుంది. బ్రహ్మదేవుడు, వత్స, ఏం కావాలో కోరుకో. బోయవాడు, దేవదేవ, బ్రహ్మదేవ, ఆత్మతత్వం గురించి చాలా విన్నాను. పరబ్రహ్మ అద్దంలాంటివాడని అర్థం చేసుకున్నాను. అద్దంలో ప్రతిబింబంలాగా ఆయనలో ఈ ప్రపంచం కనిపిస్తోంది. అయితే అద్దం పెద్దదే ఉన్నప్పుడు దానిలో ప్రతిబింబం లేని ప్రదేశం కొంత మిగిలి ఉండాలి. అలాంటి ప్రతిబింబ స్పర్శలేని, అనగా అవిద్యా స్పర్శలేని పరబ్రహ్మ స్వరూపం ఎక్కడ ఉంటుందో అక్కడికి నేను స్వయంగా వెళ్లాలని కోరుకుంటున్నాను. దానికోసం ఈ నా శరీరం క్షణానికో యోజనంగా పెరుగుగాక. అలా పెరిగి పెరిగి నేననుకున్న చోటికి నేను చేరాక, నేను కోరుకున్నప్పుడు నాకు మరణం లభించుగాక. బ్రహ్మదేవుడు, తథాస్తు. చిన్నముని, ఆ విధంగా బ్రహ్మదేవుడి వరం పొందిన నువ్వు గరుత్మంతుడి లాగా ఆకాశంలోకి ఎగిరిపోతావు. నువ్వు వెళుతున్న కొద్దీ నీ శరీరం పెరిగిపోగలదు. అలా నువ్వు ఆకాశంలో వేల వేల సంవత్సరాలు ఎగురుతూ ముందుకు పోతావు. నీ శరీరం కోట్ల కోట్ల యోజనాలు పెరిగిపోతూ ఉండగలదు. అలా ఎగిరి ఎగిరి ఎన్నాటికీ అంతుదొరకక విసుగు పుట్టి ఒకసారి వెనుకకు చూసుకుంటావు. అలా చూసేసరికి కోట్ల కోట్ల యోజనాల వైశాల్యమున్న నీ శరీరం నీకు కనిపిస్తుంది. నీ శరీరాన్ని చూసి నీకే భయం వేస్తుంది. అప్పుడు నువ్వు ఇలా అనుకుంటావు, అవిద్యా బత ఘోరేయ మనంతా చప్రమీయతే. ఆయసర్ 119. మీయతే నచకేనాపి బ్రహ్మజ్ఞానం సమం వినా నీ ఊస 155 43. అయ్యయ్యో, ఈ అవిద్య మహాఘోరం, దీనికి అంతులేదు, దీనిని ఎవడూ కొలవలేడు. సర్వసమమైన బ్రహ్మజ్ఞానం తప్ప మరొకటి ఏదీ దీనిని దాటలేదు. అలాంటి బ్రహ్మజ్ఞానం కలగాలంటే సజ్జన సాంగత్యం చేయాలి, సత్శాస్త్రాభ్యాసం చేయాలి. ఆ రెంటికీ ఈ దేహం పనికిరాదు, దీనిని ఇప్పుడే విడిచేస్తాను అని ఈ ఆలోచన రాగానే నువ్వు బ్రహ్మదేవుడిచ్చిన రెండవ వరం యొక్క బలంతో రేచక ప్రాణాయామ విధానం ద్వారా నీ శరీరాన్ని వదిలేస్తావు. తక్షణమే ఆకాశమంతా వ్యాపించి ఉన్న ఆ శరీరం కొండల గుంపు క్రింద పడినట్లుగా కింద పడిపోతుంది. నీ జీవుడు మాత్రం ఆకాశంలో ఉండిపోతాడు. నీ దేహం భూమి మీద పడడం వల్ల భూమి మీద ఉన్న పట్టణాలు, కొండలు మొదలైనవన్నీ పిండిపిండైపోతాయి. అప్పుడు కాళరాత్రిదేవి మాతృగణాలతో సహా వచ్చి నీ దేహాన్ని భక్షించి వేస్తుంది. దానివల్ల భూమి మీద ప్రాణులు మళ్లీ క్రమక్రమంగా మొలకెత్తుకు రాగలరు. నాయనా, నీ మహాతపస్సు వల్ల రాబోయే వింత ఫలం ఇది. బోయవాడు, స్వామి, ఇదేం తపస్సు, ఇదేం ఫలం? నేనింత తపస్సు చేసేది ఇలాంటి దుహఖం కోసమా? దీనిని తప్పించుకునే ఉపాయం ఏదైనా ఉంటే చెప్పండి. చిన్నముని, నాయనా, కాళ్ళు వేళ్ళు తెరుచుకోవచ్చు, ముడుచుకోవచ్చు, అంతేగాని పొట్టివాడిని పొడుగ్గా చేయలేం, పొడుగువాడిని పొట్టివాడిగా చేయలేం. జ్యోతిశాస్త్రార్థ విజ్ఞానే రిహ భావ్యర్థ వేదనం భవతైన్యద పూర్వం తు న కించన కదాచన నీ డొట్ ఉడొట్స 1555 స్లో 55. జ్యోతిషశాస్త్రం వల్ల జరగబోయేది తెలుసుకోవచ్చు, కాని దాన్ని మార్చలేం, అది అలాగే జరుగుతుంది. దీనికి ఒక్కటే మినహాయింపు, బ్రహ్మతత్వజ్ఞానాన్ని సంపాదించిన మహాత్ములు మాత్రం కర్మలన్నిటినీ దాటి వెళ్లిపోతారు గనుక పాత కర్మల వల్ల వచ్చే దుహఖాలు వాళ్లకంటవు. బోయవాడు, స్వామి, ఆకాశమంత ఉన్న నా శరీరం రాలి కింద పడిపోయినా నేనక్కడే ఆకాశంలో ఉంటానని చెప్పారు గదా, ఆ తరువాత నాకేం జరుగుతుంది? ముని, ఆ దేహం అలా పడిపోగా ఆ జీవుడు మాత్రం ప్రాణంతో సహా అవ్యాకృత ఆకాశంలోకి వెళ్ళిపోతాడు. అవ్యాకృతాకాశం అంటే సూక్ష్మ పంచభూతాలలోని ఆకాశం. పొట్ విశాలమైన ఆకాశంలో చిన్న గాలి రేణువులాగా ఉంటుంది వాడి పరిస్థితి. ఆ చిన్న రేణువులోనే ప్రాణము చిత్తము కూడా ఒదిగి ఉంటాయి. అలాంటి ఆ చిత్తంలో ఆ జీవుడికి తన పూర్వవాసనల బలం వల్ల ఒక భూప్రదేశము, దాని చుట్టూతా పెద్ద ప్రపంచము కనిపిస్తాయి. కలలో కొత్త ప్రపంచం కనిపించినట్టు. వాసనల బలం వల్లే ఆ జీవుడికి ఈ ప్రపంచం నాదని, ఇందులో ఈ భూమండలానికి తనే రాజునని ఒక వెళ్ళి ఆవేశం కలుగుతుంది. వాడు అక్కడితో ఆగడు. తన పేరు సింధువు అని, తను చక్రవర్తినని, తన కింద చాలామంది సామంతులున్నారని అనుకుంటాడు. అప్పటికీ ఆగడు. తన 8వ సంవత్సరంలో తన తండ్రి గతించాడని, తను ఆ చిన్ని 120 వయస్సులోనే సింహాసనం ఎక్కేశానని, తన రాజ్య సరిహద్దులలో విదురతుడనే బలవంతుడైన రాజు తనకు శత్రువుగా ఉన్నాడని, వాడితో యుద్ధం తప్పదని కూడా అనుకుంటాడు. అతను అనుకున్నవన్నీ కనిపిస్తూనే ఉంటాయి. ఆ కనిపించడంలో సింధురాజుకు 100 ఏళ్ళు వస్తాయి. విదురధుడితో యుద్ధం జరుగుతుంది. విదురధుణ్ణి సింధురాజు సంహరించేస్తాడు. గమనిక ఈ కథంతా ఉత్పత్తి ప్రకరణంలో లీలోపాఖ్యానంలో విదురథుడి దృక్కోణం నుంచి చెప్పిన కథే. అక్కడ సింధురాజు గురించి పెద్దగా వివరాలు చెప్పలేదు. ఇప్పుడు ఆ కథను భవిష్యత్ కథగా తీసుకొచ్చి సింధురాజు దృక్కోణం నుంచి వివరిస్తున్నారని మనం గమనిస్తూ పై కథలోకి వెళదాం.